యజుర్వేద తైత్తిరీ శాఖాయా ప్రథమకాండే చతుర్థ ప్రపాఠకస్ ఘనపారాయణ ప్రారంభ. ఆదే దద ఆదే గ్రావా గ్రావా దద ఆదే గ్రావా గ్రావా గ్రావా దదే గ్రావా అస్యసి గ్రావా దదే గ్రావాసి గ్రావాస్యసి గ్రావా గ్రావాస్యధ్వరకృద్యధ్వరకృద్యధ్వరకృద్యధ్వరకృద్దేవేభ్యో దేవేభ్యో అధ్వరకృద్యధ్వరకృద్దేవేభ్య అధ్వరకృద్దేవేభ్యో దేవేభ్యో అధ్వరకృదధ్వరకృద్దేవేభ్యో గంభీరం గంభీరం దేవేభ్యో అధ్వరకృదధ్వరకృద్దేవేభ్యో గంభీరం అధ్వరకృదిత్యధ్వరకృత్ దేవేభ్యో గంభీరం గంభీరం దేవేభ్యో దేవేభ్యో గంభీరమిమమిమం గంభీరం దేవేభ్యో దేవేభ్యో గంభీరమిమం గంభీరమిమమిమం గంభీరం గంభీరమిమమధ్వరమధ్వరమిమం గంభీరం గంభీరమిమమధ్వరం ఇమమధ్వరమధ్వరమిమమిమమధ్వరం గృధి గృధ్యధ్వరమిమమిమమధ్వరం గృధి అధ్వరం గృధి గృధ్యధ్వరమధ్వరం గృధ్యుత్తమేనోత్తమేన గృధ్యధ్వరమధ్వరం గృధ్యుత్తమేనోత్తమేనోత్తమేన గృధి గృధ్యుత్తమేన పవినా పవినోత్తమేన గృధి గృధ్యుత్తమేన పవినా తమేన పవినా పవినోత్తమేనోత్తమేన పవినేంద్రాయేంద్రాయ పవినోత్తమేనోత్తమేన పవినేంద్రాయ తమేనేత్యుతు తమేనా పవినేంద్రాయేంద్రాయ పవినా పవినేంద్రాయ సోమగో సోమమింద్రాయ పవినా పవినేంద్రాయ సోమం ఇంద్రాయ సోమగుం సోమమింద్రాయేంద్రాయ సోమగుం సుషుతగుం సుషుతగుం సోమమింద్రాయేంద్రాయ సోమగుం సుషుతం ఇంద్రాయేంద్రాయ అభిమాతిఘ్నే అస్మై తేన తేనాస్మై యజమానా జయజమానా యాస్మై తేన తేనాస్మై యజమాన యజమానాయ యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయోరుర్యజమానాయాస్మాస్మై యజమానాయోరు యజమానాయోరుర్యజమానాయ యజమానాయోరు యజమానాయోరు రాజా రాజా రాజోరు రాజా కృధి కృధి రాజోరు రాజా కృధి రాజా కృధి కృధి రాజా రాజా కృధ్యధ్యధి కృధి రాజా రాజా కృధ్యధి కృధ్యధ్యధి కృధి కృధ్యధి దాత్రే దాత్రేధి కృధి కృధ్యధి దాత్రే దాత్రే దాత్రేధ్యధి దాత్రే వోచో వోచో దాత్రేధ్యధి దాత్రే వోచ దాత్రే వోచో వోచో దాత్రే దాత్రే వోచో ధిరణే ధిరణే వోచో దాత్రే దాత్రే వోచో ధిషణే ధిషణే ధిషణే వోచో వోచో ధిషణే వీడు వీడు ధిషణే వోచో వోచో ధిషణే వీడు ధిషణే వీడు వీడు ధిషణే ధిషణే వీడు సతి సతి వీడు ధిషణే ధిషణే వీడు సతి ధిషణే ధిషణే వీడు సతి సతి వీడు వీడు సతి వీడయే మీడయే సాగుం సతి వీడు వీడు సతి వీడయే వీడు ఇది వీడు సతి వీడయే మీడయే సాగుం సతి సతి వీడయే మూర్జమూర్జం వీడయే సాగుం సతి సతి వీడయే మూర్జం సతి సతి వీడయే మూర్జమూర్జం వీడయే వీడయే మూర్జం దాం దామూర్జం వీడయే వీడయే మూర్జం దూర్జం దాం దామూర్జమూర్జం దామూర్జమూర్జం దామూర్జమూర్జం దామూర్జం దామూర్జమూర్జం దాం దామూర్జం మే మహూర్జం దాం దామూర్జం మే ఊర్జం మే మహూర్జమూర్జం మే భక్తం భక్తం మహూర్జమూర్జం మే భక్తం మే ధత్తం ధత్తం మే మే ధత్తం మామా ధత్తం మే మే ధత్తం మామా ధత్తం ధత్తం మావాం వాం మా ధత్తం ధత్తం మావాం మావాం వాం మామా వాగుం హిగుం శిషగుం హిగుం శిషం వాం మామా వాగుం హిగుం శిషం వాగో హిగో శిషగో హిగో శిషం వాం వాగో హిగో శిషం మామా హిగో శిషం వాం వాగో హిగో శిషం మాగో శిషం మామా హిగుం శిషగుం హిగుం శిషం మామా మామా హిగుం శిషగుం హిగుం శిషం మామా మామా మామా మామా హిగో శిష్టగో హిగో శిష్టం మామా మామా హిగో శిష్టం మాహిగుం శిష్టగుం హిగుం శిష్టం మామా హిగుం శిష్టం ప్రాక్ ప్రాగ్ హిగుం శిష్టం మామా హిగుం శిష్టం ప్రాక్ శిష్టం ప్రాక్ ప్రాగ్ హిగో శిష్టగో హిగో శిష్టం ప్రాగ పాగ పాక్ ప్రాగ్ హిగో శిష్టగో హిగో శిష్టం ప్రాగ పాక్ ప్రాగ పాగ పాక్ ప్రాక్ ప్రాగ పాగు లఘు లగ పాక్ ప్రాక్ ప్రాగ పాగు లఘు పాగు దగు దగ పాగ పాగు దగ ధరాగ ధరాగు దగ పాగ పాగు దగ ధరాగు దగ ధరాగ ధరాగు దగు దగ ధరాక్తాస్తా అధరాగు దగు దగ ధరాక్తాస్తా అధరాగ ధరాక్తాస్వాదిశో దిశస్వాదిశో దిశస్వాదిశాదిశస్వాదిశాదిశో దిశ ఆధావంతు ధావంతు వృషా వృషా వృష్ణో అగోషుభ్యాం వృషా వృషా వృష్ణో అగోషుభ్యాం నో ఉపయామగృహీతోస్యంతః మఘవన్ వాహి పాహి మఘవన్ యచ్చ మఘవన్ వాహి మఘవన్ వాహి పాహి మఘవన్ మఘవన్ వాహి సోమం పాహి మఘవన్ మఘవన్ వాహి సోమం మఘవన్నితి మఘవన్ వాహి సోమకం సోమం పాహి పాహి సోమం ఋష్యో ఋష్య సోమం పాహి పాహి సోమం సోమముష్యో ఋష్య సోమకం సోమము ఋష్యరాజోరాయ ఋష్య సోమకం సోమము ఋష్యరాయ ఋష్యరాజోరాయ ఋష్యో ఋష్యరాజస్తకం రాజో ఋష్యోష్యరాజస్సం రాజస్తకం సకంరాజోరాయస్తమిషో ఉర్వంతరిక్షమన్వన్వంతరిక్షమురు అన్విహేష్యన్వన్విహి స్వాహా స్వాహేష్యన్వన్విహి ఇంద్రవాయుభ్యామిస్ంద్రవాయుభ్యామస్ంద్రవాయుభ్యాంద్రవాయుభ్యామస్ంద్రవాయుభ్యాంద్రవాయుభ్యాం అశ్వినా వశ్వినా వేహ అశ్వినా వశ్వినా వేహ జ్యేష్ఠతాతిం జ్యేష్ఠతాతిమిమతి జ్యేష్ఠతాతిం వరిహిషదం వరిహిషదం జ్యేష్ఠతాతిమిమతి జ్యేష్ఠతాతిం వరిహిషదం జ్యేష్ఠతాతిం జ్యేష్ఠతాతిం వరిహిషదగోసు వర్విదగోసు వర్విదం వరిహిషదం జ్యేష్ఠతాతిం జ్యేష్ఠతాతిం వరిహిషదగోసు వర్విదం జ్యేష్ఠతాతిమితి జ్యేష్ఠతాతిమితి జ్యేష్ఠతాతిమితి జ్యేష్ఠతాతిం వరిహిషదం జ్యేష్ఠతాతిం జ్యేష్ఠతాతిం వరిహిషదగోసు వర్విదగోసు వర్విదం వరిహిషదం జ్యేష్ఠతాతిం జ్యేష్

సమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్య విష్ణుస్వాన్ వాం విష్ణు పాహి పాహి విష్ణుస్వాన్ వాం విష్ణుర్విష్ణుస్వాం పాతు పాతు త్వాం విష్ణుర్విష్ణుస్వాం పాతు వాం పాతు పాతు త్వాం త్వాం పాతు విషం విషం పాతు త్వాం త్వాం పాతు విషం విషం విషం పాతు పాతు విషం త్వం త్వం విషం పాతు పాతు విషం త్వం విషం త్వం త్వం విషం విషం త్వం పాహి పాహి త్వం విషం విషం త్వం పాహి త్వం పాహి పాహి త్వం త్వం పాహి ఇంద్రియేణ పాహి త్వం త్వం పాహి ఇంద్రియేణ ఇంద్రియేణ పాహి పాహీంద్రియేణైష ఏష ఇంద్రియేణ పాహి పాహీంద్రియేణైషేణైష ఏష ఇంద్రియేణేంద్రియేణైషేత ఏష ఇంద్రియేణేంద్రియేణైషేత ఏష తేజో నిర్యోనిస్త ఏష తేజోని విషం విషం పాహి పాహి ఇంద్రియేణ పాహి త్వం త్వం పాహి ఇంద్రియేణ పాహీంద్రియేణేంద్రియేణ పాహి పాహీంద్రియేణైష ఏష ఇంద్రియేణ పాహి పాహీంద్రియేణైష ఇంద్రియేణైష ఏష ఇంద్రియేణేంద్రియేణైషతేష జనయంత దేవా దేవా ఇది దేవా గృహీతోస్ గృహీత ఉపయామ గృహీతోస్యగ్నజేస్పయామగృహీత ఉపయామ ఇంద్రాగ్ని ఆగతం నూతనాయోగ్రముగ్రం నూతనాయ వసే వసే నూతనాయోగ్రం నూతనాయోగ్రముగ్రం నూతనాయ నూతనాయోగ్రగం సహోదాగం సహోదా ముగ్రం నూతనాయ నూతనాయోగ్రగం సహోదాగం సహోదాగం సహోదాగం సహోదామిహ సహోదాగం సహోదామిహ సహోదామిహ సహోదాగం సహోదామిహతంతమిహసహోదాగం సహోదామిహతంతమిహేహతగం హువేమ హువేమతమిహేహతగం హువేమ ేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయ మదాయమదాయానుస్వధమోమగోసోమమనుస్వధమ్మదాయ స్వధమ్మదాయమదాయానుస్ శ్వథమనుశ్వథం మదాయ శ్వథమిత్యను స్వథం మదాయేతి మదాయ సింజస్వ సింజస్వ సింజస్వ జఠరే జఠరే సింజస్వ సింజస్వ జఠరే సింజస్వ జఠరే జఠరే సింజస్వ సింజస్వ జఠరే మధ్వో మధ్వో జఠరే సింజస్వ సింజస్వ జఠరే మధ్వ జఠరే మధ్వో మధ్వో జఠరే జఠరే మధ్వ ఊర్మిం ఊర్మిం మధ్వో జఠరే జఠరే మధ్వ ఊర్మిం మధ్వ ఊర్మిం ఊర్మిం మధ్వో మధ్వ ఊర్మిం త్వమూర్మిం మధ్వో మధ్వ ఊర్మిం త్వం ఊర్మిం త్వమూర్మి మూర్మిం త్వగం రాజా రాజా త్వమూర్మి మూర్మిం త్వగం రాజా గో రాజా రాజా త్వం తగో రాజా రాజాత్మందగో రాజాసి రాజా శ్రీ రాజా రాజాసి ప్రదివ ప్రదివో శ్రీ రాజా రాజాసి ప్రదివ ప్రదివ ప్రదివోశి ప్రదివ సుతానాగం సుతానాం ప్రదివోశి ప్రదివ సుతానా ప్రదివ సుతానాగం సుతానాం ప్రదివ ప్రదివ సుతానాం ప్రదివశి ప్రాతిమ నామితి సుతానా ఉపయామగృహీత ఉపయామగృహీతీంద్రాయేంద్రాయాస్పయామగృహీత ఉపయామగృహీతీంద్రాజ యామగృహీతయామ గృహీతీంద్రాజేంద్రాజాస్ంద్రాజ పాపేంద్రాజాస్ంద్రాజ పాపేంద్రాజేంద్రాజ మరుత్పదే మరుత్పదేంద్రాజేంద్రాయత్వా మరుత్పదే మరుత్పదే మరుత్పద ఏష మరుత్పదే మరుత్పద ఏషత్పద ఏష మరుత్పదే మరుత్పద ఏషతేత ఏష మరుత్పదే మరుత్పద వీర్యాయోరు ఋరుర్వీర్యాయ వీర్యాయోరు పృథు పృథు ఋరుర్వీర్యాయ వీర్యాయోరు పృథు గురు పృథు పృథు ఋరు పృథుస్సుకృత సుకృత పృథు ఋరు పృథుస్సుకృత పృథుస్సుకృత సుకృత పృథు పృథుస్సుకృత కర్తృభిస్సుకృత పృథు పృథుస్సుకృత కర్తృభిస్సుకృత కర్తృభిస్సుకృత కర్తృభిర్భూత్ కర్తృభిస్సుకృత సుకృత కర్తృభిర్భూత ఏతేసుకృత కర్తృభిర్భూద్భూత్ కర్తృభిర్కర్తృభిర్భూతృభేది కర్తృభూదితి భూపయాం గృహీతృపయాం గృహీత ఉపయాం గృహీతోస మహేంద్రాయ మహేంద్రాయాస్యుపయాం గృహీత ఉపయాం గృహీతోస మహేంద్రాయ భయామ గృహీత ఇత్యుపయామ గృహీత మహేంద్రాయ మహేంద్రాయాస్యతి మహేంద్రాయ త్వా మహేంద్రాయాస్యతి మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయ ఇంద్రాయేతి మహా ఇంద్రాయేషత్వాషతేజోనిర్మహేంద్రాయ మహేంద్రాయోనిస్తే తేజో నిర్మహేంద్రాయ నిర్మహేంద్రాయ మహేంద్రాయో నిర్యో నిర్మహేంద్రాయ త్వా మహేంద్రాయో నిర్యో నిర్మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ కదాచన దేవానా యజ్ఞో యజ్ఞో దేవానాం ప్రతి ప్రతి దేవానాం యజ్ఞో యజ్ఞో దేవానాం ప్రతి దేవానాం ప్రతి ప్రతి దేవానాం దేవానాం ప్రత్యేత్యేతి ప్రతి దేవానాం దేవానాం ప్రత్యేతి ప్రత్యేత్యేతి ప్రతి ప్రత్యేతి సుమ్నగం సుమ్నమేతి ప్రతి ప్రత్యేతి సుమ్నం సుమ్నగం సుమ్నమేత్యేతి సుమ్నమాదిత్యాస ఆదిత్యాస సుమ్నమేత్యేతి సుమ్నమాదిత్యాస సుమ్నమాదిత్యాస ఆదిత్యాస సుమ్నగం సుమ్నమాదిత్యాసో భవతాదిత్యాస సుమ్నగం సుమ్నమాదిత్యాసో భవత ఆదిత్యాసో భవత భవతాదిత్యాస ఆదిత్యాసో భవతామృడయంతో మృడయంతో భవతాదిత్యాస ఆదిత్యాసో భవతామృడయంతః భవతామృడయంతో మృడయంతో భవత భవతామృడయంతః మృడయంత ఇది మృడయంతః క్షయస్య దేవ భూరేర్భూరే దేవదేవదేవదేవదేవదేవ క్షయస్య క్షయస్య ప్రతిష్టానస్సు ప్రతిష్టానో బృహదుక్ష కుక్షే బృహత్ బృహదుక్షే నమో నమః కుక్ష ఉక్షే బృహద్ బృహదుక్షే నమ క్షే నమో నమ ఉక్ష ఉక్షే నమ ఏష నమ ఉక్ష ఉక్షే నమ ఏష నమో నమ ఏష నమో నమ ఏషతేషతేజో నిర్యోనిస్త ఏష తేజోని తేజో నిర్యోనిస్తే తేజో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో జోనిస్తే తేజో నిర్విశ్వేభ్యో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో నిర్యో నిర్విశ్వేభ్యస్వా విశ్వేభ్యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాభ్యస్వాత్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వాత్వా దేవేభ్యేభ్యి దేవేభ్య బృహస్పతి సుతస్యతే తే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్యత ఇందో ఇందో తే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్యత ఇందో బృహస్పతి సుతస్యేతి బృహస్పతి సుతస్య ఇందో ఇందో తేత ఇందో ఇంద్రియావత ఇంద్రియావత ఇందో తేత ఇందో ఇంద్రియావత ఇంద్రియావత ఇంద్రియావత ఇందో ఇందో ఇంద్రియావత పత్నీవంతం పత్నీవంతమింద్రియావత ఇందో ఇందో ఇంద్రియావత పత్నీవంతం ఇందో ఇది ఇందో ఇంద్రియావత పత్నీవంతం పత్నీవంతమింద్రియావత ఇంద్రియావత పత్నీవంతం గ్రహం గ్రహం పత్నీవంతమింద్రియావత ఇంద్రియావత పత్నీవంతం గ్రహం ఇంద్రియావత ఇది ఇంద్రియావత పత్నీవంతం గ్రహం గ్రహం పత్నీవంతం పత్నీవంతం గ్రహం గృహామి గృహామి గ్రహం పత్నీవంతం పత్నీవంతం గ్రహం గృహామి పత్నీవంతమిది పత్నీవంతం గ్రహం గృహామి గృహామి గ్రహం గ్రహం గృహామ్యగ్న అగ్న గృహామి గ్రహం గ్రహం గృహామ్యగ్న గృహామ్యగ్న అగ్న గృహామి గృహామ్యగ్న పత్నీవా పత్నీవా అగ్న గృహామి గృహామ్యగ్న పత్నీవా అగ్న పత్నీవా అగ్న అగ్న పత్నీవా సజో సజో పత్నీవా అగ్న అగ్న పత్నీవా సజో పత్నీవా సజో సజో పత్నీవా పత్నీవా సజోర్దేవేన దేవేన సజో పత్నీవా పత్నీవా సజోర్దేవేన పత్నీవా ఇది పత్నీవా సజోర్దేవేన దేవేన సజోర్దేవేన త్వష్ట్రా దేవేన సజోర్దేవేన త్వష్ట్రా సజోరితి సాజో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమగం సోమం త్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమం సోమగో సోమం త్వష్ట్రా సోమం పిబ పిబ సోమం త్వష్ట్రా సోమం పిబ సోమం పిబ పిబ సోమగం సోమం పిబ స్వాహా స్వాహా పిబ సోమగం సోమం పిబ స్వాహా స్వాహా స్వాహా పిబ పిబ స్వాహా స్వాహేది స్వాహా హరిరస్య హరిరు హరిరసి హరి యోజనో హరి యోజనోసి హరిరు హరిరసి హరి యోజన హరి యోజనో హరి యోజనో స్థితి హరి యోజనో హరియో హరి హరి యోజన హరి యో హరి యోజన హరి యోజన హరి యోజన హరి స్థాత హరి యో హరి యోజన హరి హరి స్థాత హరి యోజన ఇది హరి యోజన హరి స్థాత స్థాత హరి యో హరి స్థాత వజ్రస్య వజ్రస్య స్థాత హరి యో హరి స్థాత వజ్రస్య స్థాత వజ్రస్య వజ్రస్య స్థాత స్థాత వజ్రస్య భర్త భర్త వజ్రస్య స్థాత స్థాత వజ్రస్య భర్త వజ్రస్య భర్త భర్త వజ్రస్య వజ్రస్య భర్త పృష్ఠే పృష్ఠేర్భర్త వజ్రస్య వజ్రస్య భర్త పృష్ఠే ప్రేతృష్ణే ప్రేత అవేపయో వేపయ శిప్రే శిప్రే అవేపయ శిప్రేపయ సోమమింద్రేంద్ర సోమగో సోమమింద్ర చమూ చమూ ఇంద్ర సోమగో సోమమింద్ర చమూ ఇంద్ర చమూ చమూ ఇంద్రేంద్ర చమూ సుతగో సుతం చమూ ఇంద్రేంద్ర చమూ సుతం చమో సుతగో సుతం చమూ చమూ సుతం చమూ విది చమూ సుతమితి సుతం ఉషసం మర్త్యాస ఉషసం మర్త్యాస ఇది మర్త్యాస అస్మాభిర్భువస్మాభిరస్మాభిరోనుస్మాభిరస్మా ఊను ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా నోను ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యాను ప్రతిచక్ష్యా భూతభూత్ ప్రతిచక్ష్యాను ప్రతిచక్ష్యా భూత ప్రతిచక్ష్యా భూతభూత్ ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా భూదో ఓ అభూత్ ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా భూదో ప్రతిచక్ష్యేది ప్రతిచక్ష్యా భూదో ఓ అభూత భూదో తేత ఓ అభూత భూదో తే తేత ఓ తేయంతియంతి ఓ తేయంతి ఓ ఇత్యో తేయంతియంతి తేయంతి ఏయంతి తేయంతి ఏయంతి యంతి అపరీష్ పరీషు ఏయంతి యంతి అపరీషు అపరేష్ పరేషు ఏ అపరేషు పశ్యాన్ పశ్యాన పరీషు ఏ అపరేషు పశ్యాన్ పరేషు పశ్యాన్ పశ్యాన పరేష్ పరీషు పశ్యాన్ నిధి పశ్యాన్ జ్యోతిష్మదీన్ జ్యోతిష్మదీన్ జ్యోతిష్మదీన్ వా సాధయామి సాధయామి జ్యోతిష్మదీన్ జ్యోతిష్మదీన్ వా సాధయామి సాధయామి సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం సాధయామి సాధయామి జ్యోతిష్కృతం సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం సాధయామి సాధయామి జ్యోతిష్కృతం ద్వాత్వా జ్యోతిష్కృతం సాధయామి సాధయామి జ్యోతిష్కృతం ద్వా జ్యోతిష్కృతం ద్వాత్వా జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం ద్వా సాధయామి సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం ద్వా సాధయామి జ్యోతిష్కృతమితి జ్యోతి కృతం సాధయామి సాధయామి సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం ద్వాత్వా జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం ద్వా జ్యోతిర్విదం ద్వాత్వా జ్యోతిర్విదం జ్యోతిర్విదం ద్వా సాధయామి సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదం ద్వా సాధయామి జ్యోతిర్విదమితి జ్యోతి విదం సాధయామి సాధయామి సాధయామి భాస్వతి భాస్వతీకం సాధయామి సాధయామి భాస్వతి సాధయామి భాస్వతీం భాస్వతీకం సాధయామి సాధయామి భాస్వతీన్ ద్వాత్వా భాస్వతీకం సాధయామి సాధయామి భాస్వతీన్ ద్వా భాస్వతీన్ ద్వాత్వా భాస్వతీం భాస్వతీన్ ద్వా సాధయామి సాధయామి భాస్వతీం భాస్వతీన్ ద్వా సాధయామి ద్వా సాధయామి సాధయామి ద్వాత్వా సాధయామి జ్వలంతీం జ్వలంతీకం సాధయామి ద్వాత్వా సాధయామి జ్వలంతీం సాధయామి జ్వలంతీం జ్వలంతీకం సాధయామి సాధయామి జ్వలంతీం ద్వాత్వా జ్వలంతీకం సాధయామి సాధయామి జ్వలంతీం ద్వా జ్వలంతీం ద్వాత్వా జ్వలంతీం జ్వలంతీం ద్వా సాధయామి సాధయామి జ్వలంతీం జ్వలంతీం ద్వా సాధయామి సాధయామి సాధయామి సాధయామి మల్మలా భవంతీం మల్మలా భవంతీకం సాధయామి సాధయామి మల్మలా భవంతీం సాధయామి మల్మలా భవంతీకం సాధయామి సాధయామి మల్మలా భవంతీం మల్మలా భవంతీం మల్మలా భవంతీం మల్మలా భవంతీం సాధయామి సాధయామి మల్మలా భవంతీం మల్మలా భవంతీం సాధయామి మల్మలా భవంతీమితి మల్మలా భవంతీం సాధయామి సాధయామి సాధయామి దీప్యమానాన్ దీప్యమానాగం సాధయామి సాధయామి దీప్యమానా సాధయామి దీప్యమానాన్ దీప్యమానాగం సాధయామి సాధయామి దీప్యమానాన్ ద్వా దీప్యమానాగం సాధయామి సాధయామి దీప్యమానాన్ ద్వా దీప్యమానాన్ ద్వా దీప్యమానాన్ దీప్యమానాన్ ద్వా సాధయామి సాధయామి దీప్యమానాన్ దీప్యమానాన్ ద్వా సాధయామి ద్వా సాధయామి సాధయామి ద్వా సాధయామి రోచమానాగం రోచమానాగం సాధయామి ద్వా సాధయామి రోచమానా సాధయామి రోచమానాగం రోచమానాగం సాధయామి సాధయామి రోచమానాన్ ద్వా రోచమానాగం సాధయామి సాధయామి రోచమానాన్ ద్వా రోచమానాన్ ద్వా రోచమానాగం రోచమానాన్ ద్వా సాధయామి సాధయామి ద్వా రోచమానాగం రోచమానాన్ ద్వా సాధయామి సాధయామి సాధయామి సాధయామి యజస్రామజస్రాగం సాధయామి సాధయామి యజస్రా సాధయామి జస్రామజస్రాగం సాధయామి సాధయామి యజస్రాన్ ద్వాజస్రాగం సాధయామి సాధయామి యజస్రాన్ ద్వాజస్రాన్ ద్వాజస్రామజస్రాన్ ద్వా సాధయామి సాధయామి ద్వాజస్రామజస్రాన్ ద్వా సాధయామి ద్వా సాధయామి సాధయామి ద్వా సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషకం సాధయామి ద్వా సాధయామి బృహజ్యోతిషం సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషకం సాధయామి సాధయామి బృహజ్యోతిషం ద్వాత్వా బృహజ్యోతిషకం సాధయామి సాధయామి బృహజ్యోతిషం ద్వా బృహజ్యోతిషం ద్వాత్వా బృహజ్యోతిషం బృహజ్యోతిషం ద్వా సాధయామి సాధయామి త్వా బృహజ్యోతిషం బృహజ్యోతిషం ద్వా సాధయామి బృహజ్యోతిషమితి బృహద్ జ్యోతిషం ద్వా సాధయామి సాధయామి త్వా సాధయామి బోధయంతీం బోధయంతీకం సాధయామి త్వా సాధయామి బోధయంతీం సాధయామి బోధయంతీం బోధయంతీకం సాధయామి సాధయామి బోధయంతీం ద్వా బోధయంతీకం సాధయామి సాధయామి బోధయంతీం ద్వా బోధయంతీం ద్వా బోధయంతీం బోధయంతీం ద్వా సాధయామి సాధయామి బోధయంతీం బోధయంతీన్ సాధయామి సాధయామి సాధయామి సాధయామి జాగ్రతీం జాగ్రతీం సాధయామి జాగ్రతీ సాధయామి జాగ్రతీ జాగ్రతీ సాధయామి సాధయామి జాగ్రతీ సాధయామి ప్రయాసాయ ప్రయాసాయ స్వాహాయాసాయ స్వాహా స్వాహాయాసాయ స్వాహా స్వాహాయాసాయ స్వాహా స్వాహాయాసాయ స్వాహాయాసాయ స్వాహాయాసాయ స్వాహాయాసాయ స్వాహా వ్యాసాయ వ్యాసాయ స్వాహా స్వాహా వ్యాసాయ స్వాహా స్వాహా వ్యాసాయ స్వాహా స్వాహా వ్యాసాయ స్వాహా వ్యాసాయ స్వాహా స్వాహా వ్యాసాయ వ్యాసాయ స్వాహా సంజాసాయ సంజాసాయ స్వాహా వ్యాసాయ వ్యాసాయ స్వాహా సంజాసాయ వ్యాసాయేతి వ్యాసాయ స్వాహా సంజాసాయ సంజాసాయ స్వాహా స్వాహా సంజాసాయ స్వాహా స్వాహా సంజాసాయ స్వాహా స్వాహా సంజాసాయ స్వాహాయ స్వాహా స్వాహా సంయాసాయ సంయాసాయ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహా సంయాసాయ స్వాహోద్యాసాయ సంయాసాయేతి సంయాసాయ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహా స్వాహోద్యాసాయ స్వాహా స్వాహోద్యాసాయ స్వాహా స్వాహోద్యాసాయ స్వాహా వ్యాసాయ స్వాహా స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహా వ్యాసాయ వ్యాసాయ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహా వ్యాసాయ వ్యాసాయేత్యుదం వ్యాసాయ స్వాహా వ్యాసాయ స్వాహా స్వాహా వ్యాసాయ స్వాహా స్వాహా వ్యాసాయ స్వాహా శుచే శుచే స్వాహా వ్యాసాయ వ్యాసాయ స్వాహా స్వాహా శుచే స్వాహా స్వాహా శుచే స్వాహా స్వాహా శుచే శుచే స్వాహా శోకాయ శోకాయ స్వాహా శుచే శుచే స్వాహా శోకాయ స్వాహా శోకాయ శోకాయ స్వాహా స్వాహా శోకాయ స్వాహా స్వాహా శోకాయ స్వాహా స్వాహా శోకాయ స్వాహా శోకాయ స్వాహా స్వాహా శోకాయ శోకాయ స్వాహా దప్యత్వై దప్యత్వై స్వాహా శోకాయ శోకాయ స్వాహా దప్యత్వై స్వాహా దప్యత్వై దప్యత్వై స్వాహా స్వాహా దప్యత్వై స్వాహా స్వాహా దప్యత్వై స్వాహా స్వాహా దప్యత్వై స్వాహా స్వాహా స్వాహా దప్యత్వై దప్యత్వై స్వాహా తపతే తపతే స్వాహా దప్యత్వై దప్యత్వై స్వాహా తపతే స్వాహా తపతే తపతే స్వాహా స్వాహా తపతే స్వాహా స్వాహా తపతే స్వాహా స్వాహా తపతే స్వాహా తపతే స్వాహా స్వాహా తపతే తపతే స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా తపతే తపతే స్వాహా బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహా స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై బ్రహ్మహత్యాయ ఇది బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సంతానేన సంతానేన చిత్తం చిత్తగం సంతానేన భవం భవగం సంతానేన చిత్తం చిత్తగం సంతానేన భవం సంతానేన భవం భవగం సంతానేన సంతానేన భవం యజ్ఞ యజ్ఞ భవగం సంతానేన సంతానేన భవం యజ్ఞ సంతానేనేతి సంతానేన భవం యజ్ఞ యజ్ఞ భవం భవం యజ్ఞ రుద్రగం రుద్రం యజ్ఞ భవం భవం యజ్ఞ రుద్రం యజ్ఞ రుద్రగం రుద్రం యజ్ఞ నారుద్రందనిం నా పశుపతిం పశుపతిం దనిం నా రుద్రగోరుద్రం దనిం నా పశుపతిం పశుపతిం పశుపతిం దనిం నాదనిం నా పశుపతి స్థూల హృదయేన పశుపతిం దనిం నాదనిం నా పశుపతి స్థూల హృదయేన పశుపతిగ్నుస్థూల హృదయేన పశుపతిం పశుపతిగ్నుస్థూల హృదయేన అగ్నిమగ్నిగ్నుస్థూల హృదయేన పశుపతిం పశుపతిగ్నుస్థూల హృదయేన అగ్నిం పశుపతిమితి పశుపతిం స్థూల హృదయేన అగ్నిమగ్నిగ్నుస్థూల హృదయేన స్థూల హృదయేన అగ్నిగో హృదయేన అగ్నిగ్నుస్థూల హృదయేన స్థూల హృదయేన అగ్నిగో హృదయేన స్థూల హృదయేన అగ్నిగో హృదయేన అగ్నిమగ్నిగో హృదయేన రుద్రగో హృదయేన అగ్నిమగ్నిగో హృదయేన రుద్రం హృదయేన రుద్రం లోహితేన రుద్రగో రుద్రం లోహితేన సర్వం లోహితేన రుద్రగో రుద్రం లోహితేన సర్వం లోహితేన సర్వం మతస్నాభ్యాం మహాదేవం మంతః పార్శ్వేన ఊజస్థహనమోజస్థహనమంతః పార్శ్వేన మహాదేవం మంతః పార్శ్వేన ఊజస్థహనం మహాదేవమితి మహాదేవం మంతః పార్శ్వేన ఊజస్థహనమోజస్థహనమంతః పార్శ్వేన అంతః పార్శ్వేన ఊజస్థహనగోసింగీనగోస్యాభ్యామోజస్థహనమంతః పార్శ్వేన ఇంద్రమింద్రమిద్ధరీ హరి ఇదింద్రమింద్రమిద్ధరీ ఇద్ధరీ హరి ఇది ధరీ వహతో హరి వహతో హరి హరి వహతో ప్రతిధృష్టశవసమ ప్రతిధృష్టశవసం వహతో హరి హరి వహతో ప్రతిధృష్టశవసం హరీతి హరీ వహతో ప్రతిధృష్టశవసమ ప్రతిధృష్టశవసం వహతో వహతో ప్రతిధృష్టశవసమృషీణామృషీణామ ప్రతిధృష్టశవసమృషీణామృషీణామ ప్రతిధృష్టశవసమృషీణామృషీణామ ప్రతిధృష్టశవసమ ప్రతిధృష్టశవసమృషీణాం చ ప్రతిధృష్టశవసమృషీణాం చ ప్రతిధృష్టశవసమిత్యప్రతిధృష్టశవసమృషీణాం చ ఋషీణామృషీణాం చ స్తుతీరుపోపస్తుతీరుపయజ్ఞం యజ్ఞముపస్తుతీరుపయజ్ఞం ఉపస్థ ఆదితాదితోపస్థ ఉపస్థ ఆదితాస్థ ఉపస్థ ఉపస్థ ఆదితాదితోపస్థ ఉపస్థ ఆదితాస్థ ఇత్యుపాస్థే ఆదితాదితాదితాదితేతి అధితా యోనాస్మ స్మై స్యోనా స్యోనాస్మై సుషదా సుషదాస్మై స్యోనాస్మై సుషదాస్మై సుషదా సుషదాస్మాస్మై సుషదా భవ భవ సుషదాస్మాస్మై సుషదా భవ సుషదా భవ భవ సుషదా సుషదా భవ యక్ష యక్ష భవ సుషదా సుషదా భవ యక్ష సుషదేతి సుషదా యక్ష యక్ష భవ భవ యక్షాస్మాస్మై యక్ష భవ భవ యక్షాస్మై స్మాస్మై యక్షాస్మై శర్మ శర్మాస్మై యక్షాస్మై శర్మాస్మై శర్మ శర్మాస్మాస్మై శర్మ సప్రథా సప్రథా శర్మాస్మాస్మై శర్మ సప్రథా సప్రథా సప్రథా శర్మ శర్మ సప్రథా ప్రథా ఇతి సప్రథా ఉపయామ గృహీతోస్య ఉపయామ గృహీత ఉపయామ గృహీతోసీంద్రాయేంద్రాయాస్య ఉపయామ గృహీత ఉపయామ గృహీతోసీంద్రాయ ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత సీంద్రాయేంద్రాయాస్యేంద్రాయేంద్రాయేంద్రాయ షోడశనే షోడశనేేంద్రాయేంద్రాయ షోడశనే మరుద్భ్య సోమం మరుద్భిర్మరుద్భిస్సోమం పిబ పిబ సోమం మరుద్భిర్మరుద్భిస్సోమం పిబిరే సోమం పిబ పిబ సోమగో సోమం పిబ వృత్రహన్ వృత్రహన్ పిబ సోమగో సోమం పిబ వృత్రహన్ పిబ వృత్రహన్ వృత్రహన్ పిబ పిబ వృత్రహన్ శోర శోర వృత్రహన్ పిబ పిబ వృత్రహన్ శోర వృత్రహన్ శోర శోర వృత్రహన్ వృత్రహన్ శోర విద్వాన్ విద్వాన్ శోర వృత్రహన్ వృత్రహన్ శోర విద్వాన్ వృత్రహన్నిది వృత్రహన్ శోర విద్వాన్ విద్వాన్ శోర శోర విద్వాన్ విద్వానితి విద్వాన్ శత్రున్ శత్రున్ జహి దేహి శత్రు గుమర పాప శత్రున్ జహి దేహి శత్రు గుమర పాప శత్రు గుమర పాప శత్రున్ శత్రు గుమర పమృధో మృధో పశత్రున్ శత్రు గుమర పమృధ పమృధో మృధో పాప మృధో జగతస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస్థుషస ब्राह्मणं ब्राह्मणं नयन्ति सुविता सुविता नयन्ति ब्राह्मणं నయంతేర్బ్రాహ్మణం బ్రాహ్మణం నయంతేర్నయంతేర్బ్రాహ్మణమద్యాద్య బ్రాహ్మణం నయంతేర్నయంతేర్బ్రాహ్మణమద్యా బ్రాహ్మణమద్యాద్య బ్రాహ్మణం బ్రాహ్మణమద్య రాధ్యాసకం రాధ్యాసమద్య బ్రాహ్మణం బ్రాహ్మణమద్య రాధ్యాసం మధ్య రాధ్యాసకం రాధ్యాసమద్యాద్య రాధ్యాసమృషమృషకం రాధ్యాసమద్యాద్య రాధ్యాసమృషం రాధ్యాసమృషమృషకం రాధ్యాసకం రాధ్యాసమృషమారుషేయమారుషేయమృషకం రాధ్యాసకం రాధ్యాసమృషమారుషేయమృషమారుషేయమృషమృషమారుషేయం విద్రమంతం విద్రమంతమారుషేయమృషమృషమారుషేయం విద్రమంతం ఆరుషేయం విద్రమంతం విద్రమంతమారుషేయమారుషేయం విద్రమంతం వైద్రుమత్యం వైద్రుమత్యం విద్రమంతమారుషేయమారుషేయం విద్రమంతం వైద్రుమత్యం విద్రమంతం వైద్రుమత్యం వైద్రుమత్యం విద్రమంతం విద్రమంతం వైద్రుమత్యగో సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం వైద్రుమత్యం విద్రమంతం విద్రమంతం వైద్రుమత్యగో సుధాతు దక్షిణం ధ్రువంతమితి విద్రుమంతం వైద్రుమత్యగో సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం వైద్రుమత్యం వైద్రుమత్యగో సుధాతు దక్షిణం వివి సుధాతు దక్షిణం వైద్రుమత్యం వైద్రుమత్యగో సుధాతు దక్షిణం వి వైద్రుమత్యమితి వైద్రుమత్యం సుధాతు దక్షిణం వివి సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం విసువస్సు వర్వి సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం విసువ ధాతు దక్షిణమితి సుధాతు దక్షిణం విసువస్సు వర్వి విసువ పశ్య పశ్యసు వర్వి విసువ పశ్య పశ్య వివి పశ్య పశ్యవ్యంతరిక్షమంతరిక్షం వివశ్య పశ్యవ్యంతరిక్షం వ్యంతరిక్షమంతరిక్షం వివ్యంతరిక్షం యతస్వ యతస్వాంతరిక్షం వివ్యంతరిక్షం యతస్వ అంతరిక్షమంతరిక్షం యతస్వ సగ్గుస్కృతం

నో అత్ర వరివో వరివో అత్ర నో నో అత్ర వరివహ వరివో వరివో అత్ర వరివక్తృణోతు కృణోతు వరివో అత్ర వరివక్తృణోతు వరివక్తృణోతు కృణోతు వరివో వరివక్తృణోత్వన్వను కృణోతు వరివో వరివక్తృణోత్వను కృణోత్వన్వను కృణోతు కృణోత్వను మార్ష్టు మార్ష్మను కృణోతు కృణోత్వను మార్ష్టు మార్ష్టు మాష్టమన్వను మార్ష్టు తనువస్తనువో మాష్టమన్వను మార్ష్టు తనువహ మార్ష్టు తనువస్తనువో మార్ష్టు మార్ష్టు తనువో యద్యత్తనువో మార్ష్టు మార్ష్టు తనువో యతో తనువో యద్యత్తనువస్తనువో యద్విలిష్టం విలిష్టం యత్తనువస్తనువో యద్విలిష్టం యద్విలిష్టం విలిష్టం యద్యద్విలిష్టం విలిష్టమితి ప్రయతి ప్రయతి ప్రయతి త్వా ప్రయతి యజ్ఞే యజ్ఞే ప్రయతి త్వా ప్రయతి యజ్ఞే యజ్ఞే యజ్ఞే ప్రయతి ప్రయతి యజ్ఞే అస్మిన్ అస్మిన్ యజ్ఞే ప్రయతి ప్రయతి యజ్ఞే అస్మిన్ అస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్నగ్నే యజ్ఞే అస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్నగ్నే అస్మిన్నగ్నే యజ్ఞే అస్మిన్ అస్మిన్నగ్నే హోతారకం హోతారమగ్నే అస్మిన్ అస్మిన్నగ్నే హోతారం అగ్నే హోతారకం హోతారమగ్నే అగ్నే హోతారమవృణీమహ్య వృణీమహి హోతారమగ్నే అగ్నే హోతారమవృణీమహి హోతారమవృణీమహ్య వృణీమహి హోతారకం హోతారమవృణీమహి హే హా వృణీమహి హోతారకం హోతారమవృణీమహి వృణీమహి హే హా వృణీమహ్య వృణీమహి హేహ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ ప్రజానన్ యాహి విద్వాన్ విద్వాన్ స్వగావో దేవాదేవాస్వగావో దేవాతి స్వాదేవాదేవాదనం దేవాదేవాస్తనమ కర్మ కర్మ సదనం దేవాదేవాస్తనమ కర్మ కర్మ కర్మ కర్మ సదన కోసమ కర్మ ఏ అకర్మ సదన కోసమ కర్మ ఏ అకర్మ ఏ అకర్మ కర్మయ ఆ జగ్మా జగ్మయే అకర్మ కర్మయ ఆ జగ్మా ఆ జగ్మా జగ్మయే ఆ జగ్మ సవనా ఆ జగ్మ సవనా సవనా జగ్మా జగ్మ సవనేదమిదగో సవనా జగ్మా జగ్మ సవనేదం ఆ జగ్మేద్యా జగ్మా సవనేదమిదగో సవనా సవనేదం జుషాణా జుషాణా ఇదగో సవనా సవనేదం జుషాణా ప్రేరయస్వే అగ్నే అగ్నే స్వే అగ్నే స్వే అగ్నే సభస్ రాజా రాజా సమిధం యక్షి అగ్నే యక్షి సమిధగం సమిధం యక్షి అగ్నే యక్షిగ్నే ప్రతి ప్రతిదే జిహ్వా జిహ్వాదే ప్రతి ప్రతిదే జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమదుద్ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమతు ఘృతం ఘృతముచ్చరణ్యేచ్చరణ్యేదుద్ఘృతం సముద్రే సముద్రే చరణ్యేచ్చరణ్యే సముద్రే సముద్రే సముద్రే హృదయం హృదయం తే సముద్రే సముద్రే హృదయం హృదయమప్స్వప్సు హృదయం తే హృదయమప్సు హృదయమప్స్వప్సు హృదయం తే హృదయమప్స్వంతః దుర్మిత్రాస్తస్మై భూయాదుస్తస్మై దుర్మిత్రా దుర్మిత్రాస్తస్మై భూ భూయాసు మిత్ర మిత్రై భూయాసు భూయాసు తస్మై తస్మై భూయాసుర్యోజో భూయాసు తస్మై తస్మై భూయాసుర్య భూయాసుర్యోజో భూయాసుర్భూయాసుర్యోస్మానస్మాన్ యో భూయాసుర్భూయాసుర్యోస్మాన్ స్మానస్మాన్ యోస్మాన్ వేష్టి ద్వేష్యస్మాన్ వేష్టిస్మాన్ వేష్టి స్మానస్మాన్ వేష్టి సృజ సృజ సగం సృజ వర్చసా వర్చసా సృజ సగో సగో సృజ వర్చస వర్చస వర్చస సృజ సృజ వర్చసేతి వర్చస హృదా హృదా హృదా హృదా కీర్ణా కీర్ణా హృదా హృదా కీర్ణా మన్యమానో మన్యమాన కీర్ణా కీర్ణా మన్యమానో మర్త్యమర్త్యం మన్యమాన కీర్ణా కీర్ణా మన్యమానో మర్త్యం మన్యమానో మర్త్యమర్త్యం మన్యమానో మన్యమానో మర్త్యం మర్త్యో మర్త్యో అమర్త్యం మర్త్యో మర్త్యో అమర్త్యమర్త్యం మర్త్యో జోహవీమి జోహవీమి మర్త్యో అమర్త్యమర్త్యం మర్త్యో జోహవీమి జోహవీమి జోహవీమి మర్త్యో మర్త్యో జోహవీమి జోహవీమి జాతవేదో యశో యశో జాతవేదో అస్మాస్వస్మాసు అస్మాసు దేహి అస్మాసు ధేహి దేహ్యస్మాస్మాసు దేహి ప్రజాభిః ప్రజాభిర్ధేహ్యస్మాస్మాసు దేహి ప్రజాభిః దేహి ప్రజాభిః ప్రజాభిర్ధేహి దేహి ప్రజాభిరగ్నే అగ్నే ప్రజాభిర్ధేహి దేహి ప్రజాభిరగ్నే ప్రజాభిరగ్నే అగ్నే ప్రజాభిః ప్రజాభిరగ్నే అమృతమగ్నే ప్రజాభిః ప్రజాభిరగ్నే అమృతత్వం ప్రజాభిరితి ప్రజాభిః అగ్నే అమృతత్వం అమృతత్వమగ్నే అగ్నే అమృతత్వం శ్యామ శ్యామమృతత్వమగ్నే అగ్నే అమృతత్వం శ్యామృతత్వం జాతవేదో జాతవేద సుకృతే సుకృతే జాతవేద ఉ జాతవేద సుకృతే సుకృతే జాతవేద ఉతవేద ఉప జాతవేదో జాతవేద ఉలోకం లోకము జాతవేదో జాతవేద ఉలోకం జాతవేద ఇది జాత లోకం లోకముపలోకమగ్నే అగ్నే లోకముపలోకమగ్నే లోకమగ్నే అగ్నే లోకం లోకమగ్నే కృణవ కృణవో అగ్నే లోకం లోకమగ్నే కృణవ అగ్నే కృణవ కృణవో అగ్నే అగ్నే కృణవ శ్యోనగ్న శ్యోనం కృణవో అగ్నే అగ్నే కృణవ శ్యోనం శ్యోనగు శ్యోనం కృణవ కృణవ శ్యోనం శ్యోనమితి శ్యోనం అశ్విన గుంసో అశ్విన అశ్విన గుంస పుత్రిణం పుత్రిణ గుంసో అశ్విన పుత్రిణం పుత్రిణగోసపుత్రిణం వీరవంతం వీరవంతం పుత్రిణగోసపుత్రిణం వీరవంతం పుత్రిణం వీరవంతం వీరవంతం పుత్రిణం పుత్రిణం వీరవంతం గోమంతం గోమంతం వీరవంతం పుత్రిణం గోమంతం గోమంతం వీరవంతం గోమంతం గోమంతం వీరవంతం వీరవంతం గోమంతగం రజగో రజం గోమంతం వీరవంతం వీరవంతం గోమంతగం రజం వీరవంతమితి వీరవంతం గోమంతకం రజగో రజం గోమంతం గోమంతకం రజన్న సదే నసదే రజం గోమంతం గోమంతకం రజన్న సదే గోమంతమితి గోమంతం రజన్న సదే నసదే రజగో రజన్న సదే స్వస్తి స్వస్తి నసదే రజగో రజన్న సదే స్వస్తి స్వస్తి స్వస్తి నశదే నశదే స్వస్తి స్వస్తి స్వస్తి ేషు సుత్వే సుపుత్ర పుత్ర సుత్వే సుపుత్ర సుపుత్ర పుత్ర సుపుత్ర శవస శవస పుత్ర సుపుత్ర శవస శవస శవసపుత్రపుత్ర శవసో వృత్రన్ శవసో వృత్రన్ వృత్రం శవస శవసో వృత్రం కామకాతయ కామకాతయో వృత్రం శవస శవసో వృత్రం కామకాతయ వృత్రం కామకాతయ కామకాతయో వృత్రన్ వృత్రం కామకాతయ కామకాతయ ఇది కామకాతయన్నరత్వామింద్రేంద్రత్వామింద్రామింద్రేంద్రత్వాన్వామింద్రాతి ఇంద్రేంద్రాతిరిచ్యతే రిచ్యతే అతీంద్రేంద్రాతిరిచ్యతే రిచ్యతే అతిరిచ్యతే ఉక్తే సోమ స్తోమ ఉక్త ఉక్త ఉక్త ఉక్తే సోమ ఇంద్రమింద్రగో సోమ ఉక్త ఉక్త ఉక్త ఉక్తే సోమ ఇంద్రం సోమ ఇంద్రమింద్రగో సోమ సోమ ఇంద్రం మమాద మమాదేంద్రగో సోమ సోమ ఇంద్రం మమాద ఇంద్రం మమాద మమాదేంద్రమింద్రం మమాద నీచే నీచే నీచే నీచే మమాదేంద్రమింద్రం మమాద నీచే నీచే మమాద నీచే నీచే నీచే నీచే మమాద మమాద నీచే నీచే మఘవానం మఘవానం నీచే నీచే మమాద మమాద నీచే నీచే మఘవానం నీచే నీచే మఘవానం మఘవానం నీచే నీచే నీచే నీచే మఘవానకం సుతాసుతాసో మఘవానం నీచే నీచే నీచే నీచే మఘవానకం సుతాసః నీచే నీచ ఇది నీచే నీచే మఘవానగో సుదాసు సుదాసో మఘవానం మఘవానగో సుదాస మఘవానమిది మఘవానం సుదాస ఇది సుదాస ఈమేగో సబాధ సబాధ ఈయ్యదీగో సబాధ ఈగో సబాధ సబాధ ఈమేగో సబాధ పితరం వితరగో సబాధ ఈమేగో సబాధ పితరం సబాధ పితరం వితరగో సబాధ సబాధ పితరన్న పితరగో సబాధ సబాధ పితరన్న సబాధ ఇది సా పాధ పితరం వితరన్న పుత్ర పుత్రాన పితరం వితరన్న పుత్ర పుత్రానన పుత్రాస్తమానదక్షాస్తమానదక్ష పుత్రానన పుత్రాస్తమానదక్ష చాతనో రక్షోహారక్షోహామీ వచాతన రోహేతి రక్ష చాతనైత్యమేవాచాతన అపో అన్వన్వపోపో అన్వచారిషమచారిషమన్వపోపో అన్వచారిషం జయంత ఇది వాజయంత్యమ జయమ జయమాభిష్యామ శ్యామాభిజ ఋగ్వేద తైత్తిరీయ శాఖాయాం ప్రథమకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపారాయణ సమాప్తః.